ఇంద్రాయ బృహద్వాదే బృహద్వాదే వయస్వతే బృహయత్ బృహత్ వాటే వయస్వత ఉక్షాయువం ఉక్షాయువం గృహ్ణామి ఉక్షయువమిత్యుక్షాయువం గృహ్ణామి యత్ యత్తే తైంద్రా ఇంద్ర బృహత్ బృహద్వయా వయస్తస్మై తస్మై త్వా విష్ణవే విష్ణవే ఏషతే యోనీ యోనిరుక్షేభ్యేభ్యేభ్యేభ్యేవాయువం దేవాయువం గృహ్ణామి దేవయువమితి దేవ ఇవం గృహ్ణామి యజ్ఞస్యాయూషే ఆయూషే మిత్రావరుణాభ్యామింద్రాయ ఇంద్రాయేంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామింద్రాయ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం ఇంద్రాయేంద్రావరుణాభ్యాం ఇంద్రావరుణాభ్యామింద్రా బృహస్పతిభ్యాం ఇంద్రా బృహస్పతిభ్యామింద్రా విష్ణుభ్యాం ఇంద్రా బృహస్పతిభ్యామితి ఇంద్రా బృహస్పతిభ్యాం ఇంద్రా విష్ణుభ్యాం పా ఇంద్రా విష్ణుభ్యామితి ఇంద్రా విష్ణుభ్యాం పా దేవాయువం దేవాయువం గృహ్ణామి దేవయువమిది దేవ ఇవం గృహ్ణామి యజ్ఞస్య యజ్ఞస్యాయూషే ఆయూషయిత్యాయూషే మూర్ధానం దివ దివో అరతిం అరతిం పృథివ్యా పృథివ్యా వైశ్వానరం వైశ్వానరమిదే ఋత ఆజాతం ఆజాతం జాతమగ్నిం అగ్నిమిత్యగ్నిం కవీం సమ్రాజం సమ్రాజమతీచిం సమ్రాజమితి సంరాజం అతీచిం జనానామాసన్ ఆసన్నాపాత్రం ఆపాత్రం పాత్రం జనయంత జనయంత దేవాసి అసి ధ్రువక్షీ ధ్రువక్షీతి ధ్రువక్షీతి ధ్రువానా ధ్రువతామ ధ్రువతమోచ్యూతానా ధ్రువతమీతి ధ్రువతామ అచ్యూతానాచ్యుతక్షిప్తామ అచ్యుతక్షిప్తామ ఏష అచ్యుతక్షిప్తామిత్యక్షిత్తామ ఏషోనీ యోనిర్వైశ్వానరాయ వైశ్వానరాయ ప్రేతి ధ్రువం ధ్రువేణ ధ్రువేణ మనసా మనసా వాచా వాచా సోమం సోమమవ అవర్ణయామి నయామ్యథ అథాన నయింద్రా ఇంద్రయిత్ ఇద్విషా ఇశో సపత్నా అసపత్నా సమానస సమానసస్కరే సమానసీ స మానస కరీతి కరే ఎస్తే ద్రప్స ద్రప్సస్కందతి స్కందే ఏ ఆంసు ఆంసుర్గ్రావచ్యుత గ్రావచ్యుతో ఘషణయో గ్రావచ్యుత ఇది గ్రావచ్యుత ఘషణయోరుపస్థాత్ ఉపస్థాద్ధర్యో ఉపస్థాదిత్యువ సాద్ అద్ధర్యోర్వా వాపరీ పరీమా మాయ యపవిత్రాత్ పవిత్రాత్తం తందే హే యుహోమి యుహోమి మనసా మనసా వశకృతం వశకృతస్వాహా వశకృతమితి వశత్ కృతం స్వాహా దేవానాం దేవానామక్రమణం ఉత్క్రమణమసి ఉత్క్రమణమిత్యు క్రమణం అసీత్యసి మఠరే మాధవాయ మాధవాయ శుక్రాయ శుక్రాయ శుచాయే శుచాయే మధసే మధసే మధస్యాయ మధస్యాయేషే ఇషమూర్జే ఊర్జే సహసే సహసే సహస్యాయ సహస్యాయ తపసే తపసే తపస్యాయ తపస్యాయాగ్నే హసస్పతయే ఆం హసస్పతయే త్వా ఆం హసస్పతయే ఇత్యాం హసః పతయే క్షేదిత్వా ఇంద్రాగ్ని ఆగతం. ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆగతం గతాం సుతం సుసలం ఈయద్భిర్మభాభిర్మోరేణ్యం వరేణ్యమితి వరేణ్యం అస్య పాకం పాకం ధియా ధియేషితా ఇషితేషితా ఇంద్రాగ్నిభ్యాంతా ఇంద్రాగ్నిభ్యామితే ఇంద్రాగ్నిభ్యాం ఏషతే యోనీ యోనీరింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాంతా ఇంద్రాగ్నిభ్యామితే ఇంద్రాగ్నిభ్యాం చేతిత్వా ఆధ అగ్ని అగ్ని ఇంధతే శృణంతి శృణంతి బర్హి బర్హిరానుషక్ ఆనుషగిత్యానుషక్ ఏషామింద్రా ఇంద్రో యువా యువాసఖా సఖేతి సఖా అగ్నింద్రాభ్యాంతేషోనీ యోనీరగ్నీంద్రాభ్యాం అగ్నీంద్రాభ్యాం తేతి హోమాసీకృత చలిషణీకృతో విశ్వే చలిషణీకృత చలిషణి ఘత విశ్వే దేవాస దేవాస ఆగత ఆగత గతేతీగత దాస్వాగ్నేశో దాశుషా దాశుషస్తుతం సుతమితి సుతం విశ్వే దేవాస దేవాస ఆగత ఆగత గత శృణుత శృణుతా మే మహిమం ఇమాం హవం హవమితి హవం ఏదం ఇదం బలిహి బలిహిర్ని సీదత సీదతేతి సీదత ఇంద్రమరుత్వ మరుత్వ ఇహ ఇహ పాహి పాహి సోమం సోమం యథా యథా శార్యాతే శార్యాతే అపీవ అపీవ సుతస్య సుతస్యేతి సుతస్య తవ ప్రణీతి ప్రణీతి తవ ప్రణీతి ప్రణీతి తవ శూర శూరశర్మన్ శర్మన్నావీవాసంతి ఆవీవాసంతి వివాసంతి కవయః కవయస్సు యజ్ఞాః సుయజ్ఞామితి సుయజ్ఞాః ఇంద్రాయ త్వా మరుత్వతే మరుత్వతేషః ఏషతే తే యోనీ యోనీంద్రాయ ఇంద్రాయ త్వా మరుత్వతే మరుత్వతయితి మరుత్వతే మరుత్వం తం వృషభం వృషభం వా వృధానం వావృధానమకరవారిం వవృధానమితి వవృధానం అకరవారిం దివ్యం అకరవారిమిత్యకరవ అరిం దివ్యాం శాసం శాసమింద్రం ఇంద్రమిీంద్రం విశ్వాసాహమవసే విశ్వసహమితి విశ్వసహం అవసే నూతనాయ నూతనాయోగ్రం ఉగ్రాం సహోదాం సహోదామిహ సహోదామితి సహ దాం ఇహతం తాం భూవేమ హువేమేతి హువేమ మరుతామోజసే ఓజసే త్వా తేతి త్వా సజోషా ఇంద్ర సజోషా ఇది స జోషాహ ఇంద్రసగణ సగణో మరుద్భిః సగణ ఇది స గణ మరుద్భిః సోమం మరుద్భిరితి మరుద్భిః సోమం ఇవ ఇవ వృత్ర వృత్ర శూర వృత్రహేతి వృత్ర శూర విద్వాన్ విద్వానితి విద్వాన్ జగి శత్రూన్ శత్రూరప అపమృధా మృదో మృదస్వ మృదస్వాథ అథాభాయం అభాయం కృణి కృణి విశ్వత విశ్వతో మహాహీన మహాన్ ఇంద్రా ఇంద్రో ధృవత్ ధృవదాచరేషణి ప్రాహతి ధృవత్ ఆచరేషణి ప్రా చర్షణి ప్రా ఉత చర్షణి ప్రా ఇది చర్షణి ప్రా ఉత ద్వివర్హా ద్వివర్హా అమిన ఇవర్హ ఆహ అమినస్ సహోభి సహోభిరితి సహాహ భీ అస్మద్యవృతే ఆవృతే వీరల్యాయ పవృషైతీరవృతే వీరల్యాయోరు పృథుసుక్రేత సుక్రేత కర్తృభి సుక్రేతీషు క్రేత కర్తృభూద్ కర్తృభిరితి కర్తృభీ భూరితి భూద్ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ తైషతే తేజోనీ యోయన్మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఏతి మహా ఇంద్రా ఇంద్రోయోజసా ఓజసా పర్జన్యా పర్జన్యో వృష్టిమావ వృష్టిమానివేతి వృష్టిమాన్ సోమేర్వత్స వత్స వృధే అవృధైతీవ వృధే ఓ కదాచన చనప్త ప్రయక్షసి ఇక్షస్యుభే ఉభేమి ఉభేయిత్యుభే విపాసి పాసి జన్మాని జన్మాని ఇతి జన్మాని కురీయాదిత్యా ఆదిత్య సవర్ణం సవర్ణంతే తయింద్రియం ఇంద్రియమాతస్థౌ ఆతస్థౌ తస్థా అమృతం అమృతం దిహి దివ్యా ఆదిత్యేభ్యః ఆదిత్యేభ్యస్త్వా ఏదిత్వా యజ్ఞో దేవానాం దేవానాం ప్రతి ప్రత్యేతి ఏతి సుమ్నం సుమ్నమాదిత్యా సహ ఆదిత్యాసో భవత భవత మృళయంతా మృళయంత మృళయంతా ఆవాహ ఓర్వాచీ అర్వాచీ సుమతి సుమతిర్వాగత్యాద్ సుమతి సుమతి అవృత్యాంభో ఆంభోశ్చిత్ చిద్యా యావరిగోవిత్తరా పరిగోవిత్తరా సతి పరిగోవిత్తరేతి వరిగోవిత్తరా అసదాదిత్యేభ్యః ఆదిత్యేభ్యస్వా తేజిత్వా వివస్వా ఆదిత్య ఆదిత్యైషే తే సోమపీఠ సోమపీఠస్తస్ సోమపీఠి సోమ పీఠ తస్మిన్మత్స మత్స్వేతి మత్స సదస్మై అస్మై నర నరో వచసే వచసే దాతన దాతన ఆశీయద్దా ఆశీయద్దంపతి ఆశీయద్వేత్యాశీ దా దంపతి వామం దంపతి ఇది దంపతి వామమశ్రుత అశ్రుత ఇత్యశ్రుత కుమాన్ పుత్ర పుత్రో జాయతే జాయతే విందతే విందతే వసు మస్వధ అధా విశ్వాహా విశ్వాహారప అరప ఏషతే ఏషతే గృహే గృహైతి గృహే వామమద్య అద్య సవిత సవితర్వామం వామముష్ ఊయ్యుత్యో సో దివే దీవే దివే దీవే వామం దివే దీవయతి దివే దీవే వామమస్మభ్యం అస్మభ్యాం సావీ సావీరి సావీ వామస్యై క్షయస్య క్షయస్య దేవ దేవ భూరే భూరే రయా అయా ధియా ధియా వామభాజా వామభాజ శ్యామ వామభాజితి వామ భాజా శ్యామేతి శ్యామ సావిత్రోసి అసి చనోధా చనోధాశ్చనా చనోధా ఇది చనా ధా చనో మయీ మయీ ధేహి ధేహి జిన్వ జిన్వ యజ్ఞం యజ్ఞం జిన్వ ఇన్వ యజ్ఞపాతి యజ్ఞపాతిం భగాయ యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం భగాయ సవిత్రే సవిత్రే త్వా తేతి త్వా సుశర్మాసి సుశర్మేతి సుశర్మా అతి సుప్రతిష్టాన సుప్రతిష్టానో బృహదుక్షాయ సుప్రతిష్టాన ప్రతిష్టాన బృహదుక్షాయ నమ బృహదుక్షాయేతి బృహద్ ఉక్షాయ నమైతి నమ బృహస్పతి సుతస్య బృహస్పతి సుతస్యేతి బృహస్పతి సుతస్య దేవా దేవ సోమా సోమేందో ఇంద్రియావాత ఇందోందో ఇంద్రియావాత పత్నీ ఈవత ఇంద్రియవేతీంద్రియావాత పత్నీవతోగ్రహాన్ పత్నీవత ఇది పత్నీ పద గ్రహాధ్యాసం విధ్యాసమిసం అహం పరస్తాహాతే పరస్తాహాదహం అహమవస్థాహాతే అవస్థాద్యంతరిక్షం అంతరిక్షం తత్ తదో మే ఊహ్యుచ్యో మే పితాస ఆసేత్యా ఆస అహాం సూర్యం సూర్యముభయతర్శ దదర్శాహం అహం దేవానా పరమం పరమం గుహా గుహాయత్ యది కియత్ అగ్నేవాక్ వాక్ పత్నీ పత్నీ సజో సజోర్దేవేన సజోరితి సో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా సోమం సోమం పిబా పిబ స్వాహా స్వాహా ప్రజాపతి ప్రజాపతిర్మృషా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా ఆసి అసి రేతోధా రేతోధా రేతా రేతోధా ఇది రేత ధా రేతో మయీ మయీ దేహి దేహి ప్రజాపతే ప్రజాపతేస్తే ప్రజాపతేరితి ప్రజాపతే హే కృష్ణా కృష్ణో రేతోధసా రేతోధసో రేతోధా రేతోధసీ రేత ధసా రేతోధానాశీయా రేతోధామితి రేత ధా అశీయేత్యశీయా హరీరసి అసి హారియోజన హారియోజనో హరిద్రా హారియోజనీ హారి యోజన హరిద్రాం వా హరిద్రామితి హరిద్రాం వా హరియో హరియోర్ధానా సహసో మా సహసో మా ఇంద్రాయ సహసో మాయి సహ సో మా ఇంద్రాయ ప్రస్తే తే దేవా దేవ సోమా సోమాశ్వసనీ అశ్వసని భక్ష అశ్వసనిత్యశ్వ సనీ భక్షోయ యో గోసనీ గోసనిస్త గోసనిరితి గో సనీ తే తయుష్టయాజుష ఇష్టయాజుషస్తు తస్తోమస్ ఇష్టయాజుషయుషస్తోమస్ స్తోక్షస్తోమస్ేతి స్తుత స్తోమస్తోక్షోపాభూత సస్తోక్షేతి శస్త్ర ఉక్ష ఉపాభూత ఉపాభూత ఉపాభూత్యుపూత ఉపాభూత భక్షయామి ఉపాభూత్యుపూత భక్షయామీతి భక్షయామి యుక్ష్వాయి కేశినా కేశినా హరీ హరీ వృషాణా హరీతి హరీ వృషాణా రక్షప్రా రక్షప్రేతి రక్షప్రా అసాన ఇంద్ర ఇంద్ర సోమపాహ సోమపా గిరా సోమపాహి సోమ పా గిరాముపశ్రుతి ఉపశ్రుతి చర ఉపశ్రుతిమిుపశ్రుతి చరేతి చర ఇంద్రాహాయత్వా షోడసి మే షోడసి నేషే యోనీ యోనింద్రాయ ఇంద్రాయత్వా షోడసి మే షోడసి నైతి షోడసి మే ఆతిష్టా తిష్టవృత్రహన్ వృత్రహన్ రథం వృత్రహన్ ఇది వృత్రహన్ వదనీయుక్త బ్రహ్మణా బ్రహ్మణా హరీ హరీతి హరీ అర్వాచీనాం సు తే మనా మనోగ్రావా గ్రావా కృణోతు కృణోతు భగ్నునా భగ్నునేతి భగ్నునా ఇంద్రమితే ఇద్ధరీ హరీ వహత హరీతి హరీ వహతో ప్రాతిష్ట సవసం అప్రాతిష్ట సవసమిత్యప్రాతిష్ట సవసం నిషీణాం చస్తుతీ స్తురీరుప ఉపయజ్ఞం యజ్ఞం చమానుషాణాం మానుషాణామితి మానుషాణాం యస్మాన్నా న జాతః జాతః పరాః పరో అన్యః అన్యో అస్తి అస్తి యః య ఆవివేశ ఆవివేశ భువనాని ఆవివేశేత్యాహ వివేశ భువనాని విశ్వాః విశ్వేతి విశ్వాః ప్రజాపతి ప్రజయాః ప్రజాపతి ప్రజాపతిః ప్రజయాః సామ్రాణః ప్రజయేతి ప్రజయాః సామ్రాణస్త్రీణి సామ్రాణి సంక్రాణః తేని జ్యోతిర్గ్నేషి జ్యోతిర్గ్నేషి సచతే సచతే సహ షోడశీ షోడశీతి షోడశీ ఇంద్రశ్చ సమ్రాట్ సమ్రాట్ వరుణః వరుణాలితి సమ్రాట్ వరుణశ్చ రాజా రాజాతౌ తౌ తే భక్షం భక్షం చక్రతు చక్రతురగ్రే అగ్ర ఏతం ఏతమిత్యేతం తయోరహం అహమను అను భక్షం భక్షం భక్షయామి భక్షయామి వాగ్ వాగ్దేవీ దేవీ దూషానా దూషానా సోమస్య సోమస్య తృప్యతు తృప్యతు సహ సహ ప్రాణేన ప్రాణేన స్వాహా వాగేతి స్వాహా అగ్నాయోగ్నేషి ఆయోగ్నేషి పవసే పవస ఆసూవా ఆసూవా సోర్జం ఓర్జమిషం ఇషం చీన ఆరే బాధస్వ బాధస్వ దుచ్చునాహం దుచ్చునామితి దుచ్చునాహం అగ్నేయత్వాచే వరచేషేషే తే యోనీ యోనిరగ్నే అగ్నేయత్వాచే వర్చసేగ్నే అగ్నే వర్చస్వన్ వర్చస్వం వర్చస్వాన్ వర్చస్వాగ్రస్వం త్వం దేవేషు దేవేష్వసి అసి వర్చస్వాన్ వర్చస్వానహం అహం మనుష్యేషు మనుష్యేషు భూయాసం భూయాసమితి భూయాసం అగ్నే పవస్వ పవస్వ స్వపాహ స్వపా అస్మే స్వపాయితీషు అపాహ అస్మే వచ్చాహ అస్మేత్యస్మే వచ్చస్వీర్యం సువీర్యమితీషు వీర్యం దశద్రయిం రయిం మయి మయి పోషం పోషమితి పోషం ఉత్తిష్టన్నోజసా ఉత్తిష్టన్నిత్యుత్తిష్టం ఓజసా సహ సహ పీత్రి పీత్రి శిప్రే శిప్రే అవేపయ శిప్రేతి శిప్రే అవేపయ్యవేపయ సోమామింద్ర ఇంద్రచమూ చమూ సుతం చమూ ఇతి చమూ సుతమితి సుతం ఇంద్రాయత్వా తోజసే ఓజస ఏషలే తేజోనీ యోనింద్రాయ ఇంద్రాయత్వా తోజసే ఓజస ఇంద్ర ఇంద్రోజస్వన్ ఓజస్వన్నోజస్వాన్ ఓజస్వాగ్రస్వం త్వం దేవేషు దేవేష్వసి అస్యోజస్వాన్ ఓజస్వానహం అహం మనుష్యేషు మనుష్యేషు భూయాసం భూయాసమితి భూయాసం అదస్వస్య అస్య కేతవాః కేతభోవి వియస్మయాః తస్మయోజనాం జనాం అను అన్విత్యను భ్రాజంతో అగ్నయాః అగ్నయో యథా యథేతి యథా సూర్యాయత్వా త్వాభ్రాజే భ్రాజేషః ఏషతే యోనీ యోనిస్తూర్యాయ సూర్యాయ భ్రాజే భ్రాజే సూవర్య సూర్యభ్రాజస్వన్ రాజస్వన్ రాజస్వాన్ రాజస్వాగస్వం తం దేవేషు దేవేష్వసి అసి రాజస్వాన్ భాగస్వానహం అహం మనుష్యేషు మనుష్యేషు భూయాసం భూయాసమితి భూయాసం ఉదుత్యం పూయిత్యోహం తిం జాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసంతి జాత వేదసం దేవం వహంతి వహంతి కేతవాః కేతవైతి కేతవాః విశే విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యమితి సూర్యం చిత్రం దేవానాం దేవానామత్ ఉదగాదే ప్రగాదనీకం అనీకం చక్షుః చక్షుః మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యాగ్నేః అగ్నేరిత్యగ్నేః ఆప్రాహ అప్రాద్యావాపృథివీ ద్యావాపృథివీ అంతరిక్షం ద్యావాపృథివీ ఇతి ద్యావాపృథివీ అంతరిక్షాం సూర్యాః సూర్య ఆత్మా ఆత్మా జగతః జగతస్తస్తృషాః తస్తృషశ్చ చేతీ చ వినాః న ఇంద్ర ఇంద్రమృగాః మృగో జహి జహి నీచా నీచా యచ్చ యచ్చ పృతన్యతః పృతన్యత ఇతి పృతన్యతః యో అస్మాన్ అస్మాత్ అభిలాషతి అభిలాషత్యధరం అభిలాషతీత్యభి దాసతి అధరం గమయ గమయా తమాః తమైతి తమాః ఇంద్రాయ విమృధే విమృధ ఏష విమృధ ఇతి విమృధే ఏషతే తేజోనీ యోనింద్రాయ ఇంద్రాయ విమృధే విమృధ ఇతి విమృధే వాచస్పతి పతి విశ్వకర్మాణం విశ్వకర్మాణమూతయే విశ్వకర్మాణమితి విశ్వకర్మాణం ఊతయే మనోజివం మనోజివం వాజే మనోజివమితి మనః జివం వాజే అద్యా అద్యా హువేమ హువేమేతి హువేమ సనాః నో విశ్వాని విశ్వాని హవానాని అవానాని జోషత్ జోషద్ విశ్వసంభూ విశ్వసంభూరవసే విశ్వసంభూరితి విశ్వసంభూ అవసే సాధుకర్మా సాధుకర్మేతి సాధు కర్మా ఇంద్రాయ విశ్వకర్మణే విశ్వకర్మణ ఏష విశ్వకర్మణితే విశ్వకర్మణే ఏషతే తే యోనీ యోరింద్రాయ ఇంద్రాయ విశ్వకర్మణే విశ్వకర్మణితే విశ్వకర్మణే విశ్వకర్మన్ హవిషాః విశ్వకర్మన్నితి విశ్వకర్మన్ హవిషా వావృధానః వావృధాన స్వయం వవృధాన ఇతి వవృధానః స్వయం యజస్వ యజస్వ పృథివీ పృథివీముత ఉత్యాం యామిద్యాం ముహ్యం త్వన్యే అన్యే అవితాః అవిత సపత్నాః సపత్నాః ఇహ సపత్నాయేస పత్నాః ఇహాస్మాకం అస్మాకం మఘవా మఘవా సూరిః మఘవేతి మఘవా సూరిరస్తు అస్తిత్యస్తు విశ్వకర్మన్ హవిషా విశ్వకర్మన్మిది విశ్వకర్మన్ హవిషా వర్ధనేన వర్ధనేన త్రాతారం త్రాతారమింద్రం ఇంద్రవరుణో అరుణోరయుధ్యం అయుధ్యమిత్యాయుధ్యం తస్మై విశాః విశస్సం సమానమంతా అనమంతపూర్వీ పూర్వీరయం అయముగ్రహ ఉగ్రో విహవ్యా విహవ్యో యథా విహవ్యైతి విహవ్యాః యథా సత్ అసదిత్యసత్ అగ్నయేయత్వాగాయత్రచ్ఛందసం గాయత్రచ్ఛందసం గృహామి గాయత్రచ్ఛందసమితి గాయత్ర ఛందసం గృహామీంద్రాయ ఇంద్రాయ త్రిష్టుప్ఛందసం త్రిష్టుప్ఛందసం విశ్వేభ్యః త్రిష్టుప్ఛందసమితి త్రిష్టుప్ ఛందసం విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యో జగచ్ఛందసం జగచ్ఛందసమనుష్టుప్ జగచ్ఛందసమితి జగత్ ఛందసం అనుష్టుప్తే అనుస్తునిత్యను స్తుప్ తేభిగరః అభిగరో వ్రేషీనా అభిగర ఇత్యభిగరః వ్రేషీనాం పద్మన్ పద్మన్నాధూనోమి ఆధూనోమి ధూనోమి కుకూలనానాం కుకూలనానాం బంధనానాం బంధనానాం మధ్వంతమానాం మధ్వంతమానాగ్ని శుక్రం మధ్వంతమానామితి మధు అంతమానాం శుక్రం త్వా శుక్రే శుక్ర ఆధూనోమి ఆధూనోమి ధూనోం బ్రహ్మ అన్నో రూపే రూపే సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిషు కపుహం కపుహాం రూపం రూపం వృషభస్య వృషభస్య రోచతే రోచతే బృహత్ బృహత్ సోమా సోమస్య సోమస్య పురోగా పురోగా శుక్ర పురోగా ఇది శుక్ర శుక్రస్య శుక్రస్య పురోగా పురోగాయే పురోగా ఇది పురహే సోమా సోమాదాభ్యం అదాభ్యం నామ నామయా దేవి జాగేవి తస్మై తస్మై గృహామి గృహామి తస్మై తస్మై తే సోమా సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహోషికే ఉషిక్ దేవ దేవ సోమా సోమాగ్నే అగ్నే ప్రియం ప్రియం వాచాః వాచోపి అపీహి ఇహి వశీ వశీంద్రస్య ఇంద్రస్యాస్మత్సఖా అస్మత్సఖాత్వం అస్మత్సఖేత్యస్మత్ సఖా త్వం దేవ దేవ సోమా సోమ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రియం ప్రియం వాచాః వాచోపి అపీహి ఇహితీహి ఓం ప్రాణాయ మే వర్చోదా వర్చోదా వర్చసే వర్చోదా ఇది వచ్చ వర్చసే పవస్వ పవస్వం యానాయ యానాయో దానాయ యానాయేతి వి ఆనాయ ఉదానాయ వాచే ఉదానాయేత్యోత్ ఆనాయ వాచే క్రతుదక్షాభ్యాం క్రతుదక్షాభ్యాం శ్రోత్రాయ శ్రోత్రాయ చక్షుభ్యాం చక్షుభ్యాం మే చక్షుభ్యామిది చక్షుభ్యాం మే వచ్చోదసౌ వచ్చోదసౌ వర్చసే వచ్చోదస ఇది వచ్చః దసౌ వర్చసే పవేథాం పవేథామాత్మనే ఆత్మన ఓజసే ఓజస ఆయుషే ఆయుషే విశ్వాభ్యః విశ్వాభ్యో మే మే ప్రజాభ్యః ప్రజాభ్యో వచ్చోదసౌ ప్రజాభ్యై ప్రజాభ్యః వచ్చోదసౌ వచ్చసే వచ్చోదసాది వచ్చః దసౌ వచ్చసే పవేథాం పవేథాంకః కోసి అసి కథమః కథమః కస్య కస్య కః కో నామ నామాసి అసి యస్య యస్య తే తే నామ నామాన్మహి అమన్మహియం యం త్వా త్వా సోమేన సోమేనాతీతృపామ అతీతృపామేత్యతీతృపామ రూపేణ వహ వో రూపం రూపమపి అభ్యాగాం ఆగాం అగాం తుథః తుథో వహ వో విశ్వవేదాః విశ్వవేదాది విశ్వవేదాది విశ్వ వేదాః విభజతు భజతు ఋతస్య ఋతస్య తథా తథా ప్రేత ఇక చంద్రదక్షిణాః చంద్రదక్షిణాది చంద్రదక్షిణాది చంద్ర దక్షిణాః విశ్వాః స్వపశ్య పశ్యశివాః పశ్యది యంతరిక్షం అంతరిక్షం యతస్వ యతస్వ సదస్వీయ సదస్వీయబ్రాహ్మణం బ్రాహ్మణమద్య అద్యవీదేయ విదేయ వితృమంతం వితృమంతం పైతృమత్యం వితృమంతమితి పితృమంతం పైతృమత్యమిషిం పైతృమత్యమితి పైతృమత్యం ఋషేవార్షేయం ఆర్షేయాం సుధాతో దక్షిణం సుధాతో దక్షిణమస్మద్రాత సుధాతో దక్షిణమితే సుధాతో దక్షిణం అస్మద్రాత దేవత్రా అస్మద్రాతేత్యస్మదే రాత దేవత్రాగచ్చ దేవత్రేతి దేవత్రా గచ్చ ప్రదాతారం ప్రదాతారమావీశ ప్రదాతారమితి ప్రదాతారం ఆవీశ విశాగ్నయే అగ్నయే త్వా మహ్యం వరుణః వరుణో దదాతు దదాతు సః సోమృతత్వం అమృతత్వమస్యాత్ అమృతత్వమిత్యమృత త్వం అస్యాదాయోః ఆయుర్దాత్రే దాత్రయేధి ఏధి మయః మయో మహ్యం మహ్యం ప్రతిగ్రహీయత్రే ప్రతిగ్రహీయత్రే రుద్రాయ ప్రతిగ్రహీత్ర ఇది ప్రతిగ్రహీత్రే రుద్రాయ ప్రాణః ప్రాణో బృహస్పతయే బృహస్పతయే త్వగ్యమాయ యమాయవయాః మయోమయాః మయో మహ్యం మహ్యం ప్రతిగ్రహీత్రే ప్రతిగ్రహీత్రే కః ప్రతిగ్రహీత్ర ఇది ప్రతిగ్రహీత్రే కోదాత్ అదాత్ కస్మై కస్మై కామాః కామః కామాయ కామాయ కామాః కామో దాత దాత కామాః కామ ప్రతిగ్రహీత ప్రతిగ్రహీత కామ ప్రతిగ్రహీతేతి ప్రతిగ్రహీత కామైతత్ ఏతత్తే తే తవ తవ కామ కామ సత సత గుణజామహై గుణజామహ ఇతి గుణజామహై సమింద్ర ఇంద్రమః నో మనస మనసా నేషి నేషి గోభీః గోభిః సం సాం సూరిభిః సూరిభిర్మఘవన్ సూరిభిర్వి సూరి వీ మఘవన్ సమ్ మఘవన్నితి మఘవన్ సద్యస్వస్త్యా స్వస్తేతి స్వస్త్యా సంబ్రహ్మణా బ్రహ్మణా దేవకృతం దేవకృతం యత్ దేవకృతమితి దేవకృతం యదస్తి అస్తి సమ్ సమ్ దేవానాం దేవానాగ్నే సుమతౌ సుమతౌ యజ్ఞియానాం సుమతా ఇతి సుమతౌ యజ్ఞియానామితి యజ్ఞియానాం ధాతా దాతి ప్రాతిశ్రావితా సవితేదం ఇదం యోషంతాం యుషంతాం ప్రజాపతిః ప్రజాపతిర్నిధిపాః ప్రజాపతిరితి ప్రజాపతిః నిధిపా దేవః నిధిపా ఇతి నిధిపాః దేవో అగ్నిః అగ్నిరిత్యగ్నిః త్వష్టా విష్ణోః విష్ణుప్రజయా ప్రజయా సాంద్రగాణః ప్రజయేతి ప్రజయా సాంద్రగాణో యజమానాయ సాంద్రగాణ ఇతి సంవ్రణః యజమానాయ ద్రవీణం ద్రవీణం దధాతు యథాతి సుగ్రావా సుగేతి సుగ్రా ఓ దేవాదానా సదానా అకన్మ అకన్మయే య ఆజగ్మా ఆయజ్ఞేనం ఆయజ్ఞేత్యా జగ్మా ఇదాం సవానం సవానం యుషాణా యుషాణా ఇది యుషాణా భరమానా భరమానా భరమానా హవేద్వేషి హవేద్వేషిరస్మే అస్మే ధత్త అస్మేత్యస్మే ధత్త వసవ వసవో వసూని వసూని వసూని యావహ ఆవహ అవహౌషత ఉషతో రేమ దేవదేవాగ్రస్తాని తాంబ్ర ప్రేరయ ఈరయస్వే స్వే అగ్నే అగ్నే సదస్థే సదస్థ ఇది సధ స్వే జక్షివాగ్నిస పపివాగ్నిసా జక్షివాగ్నిస ఇది జక్షి వాగ్నిసా అపివాగ్నిసస్ అపివాగ్నిస ఇది పపి వాగ్నిసా చ విశ్వే విశ్వేసం అసంగ్రహ్మం బ్రహ్మగ్రస్వాహ స్వరాతిష్టత ఆతిష్టత తిష్టతను అన్విత్యను ప్రయాంభి హిత్వా ప్రయతి ప్రయతి యజ్ఞే ప్రయతి ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే అగ్నే హోతారం హోతారమవేణీమహి అవేణీమహీహ ఇహే దీహ పృథగయా అయా విధే పృథగుతా ఉతాశనిష్టా అశనిష్టా ప్రజానన్ ప్రజానన్ యజ్ఞం ప్రజానన్నితి ప్రజానన్ యజ్ఞముప ఉపయాహి యాహి విద్వాన్ విద్వానితి విద్వాన్ యజ్ఞయజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చయజ్ఞపాది యజ్ఞపాదిజ్ఞస్వా యజ్ఞపాదిమితి యజ్ఞపాది స్వామి యోనిం యోనిం గచ్చ గచ్చస్వాహ స్వాహీషః ఏషతే యజ్ఞః యజ్ఞో యజ్ఞపతే యజ్ఞపతే సహసోక్తవాకః యజ్ఞపత ఇతి యజ్ఞపతే సహసోక్తవాకః సర్వవీరః సహసోక్తవాక ఇతి సహ సోక్తవాకః సర్వవీరస్థం సర్వవీర ఇతి సర్వీర పంజోషస్ర ఇషస్వ స్వాహ స్వాహేతి స్వాహ గురూంహి రాజా రాజా వరుణ వరుణశ్చకార చకార సూర్యాయ సూర్యాయ పంథాం పంథాన్వే తవై అన్వే తవాహు అన్వే తవాయిత్యను ఏ తవై ఊయిత్యూ అపరే పాదా పాదా ప్రతిఘాతవే ప్రతిఘాతవే కహ ప్రతిఘాతవ ఇతి ప్రతిఘాతవే అకర్తా ఉతాపవక్త అపవక్త హృదయా విదాహ అపవక్తేత్యప వక్త హృదయా విధస్సి చే హృదయ విధసి హృదయ విదాహ చిదితీచితి నమో వరుణాయ వరుణాయాభిష్ఠీత అభిష్ఠీతో వరుణస్ అభిష్ఠీతీత వరుణస్ పాశా పాశైతి పాశా అగ్నేరణీతం అనీతమప అప ఆవీవేష ఆవీవేష వివేషాపాం అపాన్నపాతి నపాత్ప్రతిరక్షన్ ప్రతిరక్షన్ అసూర్యం ప్రతిరక్షన్నితి ప్రతిరక్షన్ అసూర్యమిత్యసూర్యం దమే దమే సమిధం దమే దమ ఇతి దమే దమే సమిధైయక్షే సమిధమితి సం ఇదం యక్షగ్నే అగ్నే ప్రతి ప్రతీతే జిహ్వా జిహ్వా ఘృతం ఘృతముత్ ఉచ్చారణ్యే చరణ్య స్వాహ స్వాహేతి స్వాహ ే హృదయం హృదయమప్సో అప్స్వంత అప్సిత్యపేత్సు అంతఃసనం అంతరిత్యంత సంతా వాసంతో విసంతోషధీ పోషధీరుత ఉతాప ఉతాపా ఆప ఇత్యాపాః యజ్ఞస్య త్వా యజ్ఞపతే యజ్ఞపతే సూక్తోక్తౌ యజ్ఞపత ఇతి యజ్ఞపతే సూక్తోక్తౌ నమో వాకే సూక్తోక్త ఇతి సూక్త ఉక్తౌ నమో వాకే విధేమ నమో వాక ఇతి నమః వాకే విధేమ యత్ యత్ స్వాహ స్వాహేతి స్వాహ దేవీ ఆపః ఆప ఏషః ఏషవాహ గోగర్భాః గర్భస్థం తాం సుప్రీతం సుప్రీతాం సుభృతం సుప్రీతమితి సుప్రీతం సుభృతం విభృత సుభృతమితి సుభృతం విభృతేతి విభృత దేవ సోమ సోమైషః ఏషతే తే లోకః లోక పరీ పరీ చరక్షీ వక్షిశం సంచరక్షీ వక్షీతి వక్షీ దేవానాగ్నే సమితే సమిదసి సమిదితి సమిదే అసీత్యసీ